కృష్ణయజుర్వేదే క్రమపాఠే తృతీయ కాండే తృతీయ ప్రశ్న ప్రారంభ. అగ్నే తేజస్విన్ తేజస్వీ తేజస్వీ త్వం దేవేషు దేవేషు భూయాః భూయాస్తేజస్వంతం తేజస్వంతం మాం మామాయుష్మంతం ఆయుష్మంతం వర్చస్వంతం వర్చస్వంతం మనుష్యేషు మనుష్యేషు కురు దీక్షాలీ దీక్షాలీ తపసశ్చేజసే తేజసే జుహోమి జుహోమి తేజోవిత్ తేజోవిదసి తేజోవిది తేజహావిత్ అసి తేజ తేజో మాహాసీత్ ఆసీన్ మాహం అహం తేజ తేజోహాసిషం హాసిషం మాం తేజ తేజోహాసీత్ ఆసీదింద్ర ఇంద్రోజస్విన్ ఓజస్విన్నోజస్వీ ఓజస్వీ త్వం దేవేషు దేవేషు భూయాః భూయా ఓజస్వంతం ఓజస్వంతం మాం మామాయుష్మంతం ఆయుష్మంతం వర్చస్వంతం వర్చస్వంతం మనుష్యేషు మనుష్యేషు కురు బ్రహ్మణః బ్రహ్మణశ్చ క్షత్రస్య క్షత్రస్య చ ఓజసే ఓజసే జుహోమి జుహోమ్యోజోవిత్ ఓజోవిదసి ఓజోవిదిత్యోజహావిత్ అస్యోజ ఓజో మాహాసీత్ ఆసీన్ మాహం అహమోజ ఓజోహాసిషం హాసిషం మాం మామోజ ఓజోహాసీత్ ఆసీత్ సూర్య సూర్యభ్రాజస్విన్ భ్రాజస్విన్ భ్రాజస్వీ భ్రాజస్వీ త్వం దేవేషు దేవేషు భూయాః భూయాభ్రాజస్వంతం భ్రాజస్వంతం మాం మామాయుష్మంతం ఆయుష్మంతం వర్చస్వంతం వర్చస్వంతం మనుష్యేషు మనుష్యేషు కురు వాయోః వాయోశ్చ త్వాపాం అపాంచ చ భ్రాజసే భ్రాజసే జుహోమి జుహోమి సువర్విత్ సువర్విదసి సువర్విదితి సువహావిత్ అసి సువః సువర్మా మామా మాహాసీద్ ఆసీన్ మాహం అహగుం సువః సువరహాసిషం హాసిషం మామాం మాగుం సువః సువరహాసీద్ ఆసీన్ మయి మయి మేధాం మేధాం మయి మయి ప్రజాం ప్రజాం మయి ప్రజావితి ప్రజాం మయి యజ్ఞిః అగ్నిస్తేజః తేజో దధాతు దధాతు మయి మయి మేధాం మేధాం మయి మయి ప్రజాం ప్రజాం మయి ప్రజామితి ప్రజాం మయీంద్రః ఇంద్ర ఇంద్రియం ఇంద్రియం దధాతు దధాతు మయి మయి మేధాం మేధాం మయి మయి ప్రజాం ప్రజాం మయి ప్రజామితి ప్రజాం మయి సూర్యః సూర్యో భ్రాజః భ్రాజో దధాతు దధాత్వితి దధాతు వాయుర్హిం కర్తా హిం కర్తా అగ్నిః హిం కర్తేతి హిం కర్తా అగ్నిః ప్రస్తోత ప్రస్తోత ప్రజాపతిః ప్రస్తోతేతి ప్రస్తోత ప్రజాపతిః సామ ప్రజాపతిరితి ప్రజాపతిః సామ బృహస్పతిః బృహస్పతిరుద్గాత ఉద్గాత విశ్వే ఉద్గాతేత్తుర్గాత విశ్వే దేవాః దేవా ఉపగాతారః ఉపగాతారో మరుతః ఉపగాతారహిత్యుపగాతారః మరుతః ప్రతిహర్తారః ప్రతిహర్తార ఇంద్రః ప్రతిహర్తార ఇతి ప్రతిహర్తారః ఇంద్రో నిధనం నిధనం తే నిధనమితి నిధనం తే దేవాః దేవాః ప్రాణభృతః ప్రాణభృతః ప్రాణం ప్రాణభృత ఇతి ప్రాణభృతః ప్రాణం మయి ప్రాణమితి ప్రాణం మయి దధతు దధత్వేతత్ ఏతద్వై వై సర్వం సర్వమద్ధర్యుః అద్ధర్యురుపాకుర్వన్ ఉపాకుర్వన్ ఉద్గాతృభ్యః ఉపాకుర్వన్నిత్యుపా ఆకుర్వన్ ఉద్గాతృభ్య ఉపాకరోతి ఉద్గాతృభ్యేత్యుద్గాతృభ్యః ఉపాకరోతి తే ఉపాకరోతీత్యుపా ఆకరోతి తే దేవాః దేవాః ప్రాణభృతః ప్రాణభృతః ప్రాణం ప్రాణభృత ఇతి ప్రాణభృతః ప్రాణం మయి ప్రాణమితి ప్రాణం మయి దధతు దధత్విది ఇత్యాహ ఆహైతత్ ఏతదేవ ఏవ సర్వం సర్వమాత్మన్ ఆత్మన్ ధత్తే ధర్త ఇడాహ ఇడా దేవహోః దేవహోర్మనుః దేవహోరితి దేవాహోః మనుర్యజ్ఞనీః యజ్ఞనీర్బృహస్పతిః యజ్ఞనీరితి యజ్ఞానీః బృహస్పతిరుక్థామదాని ఉక్థామదాని శగంసిషత్ ఉక్థామదానీత్యుక్థామదాని శగంసిషద్విశ్వే విశ్వే దేవాః దేవాః సోక్తవాచః సోక్తవాచః పృథివీ సోక్తవాచ ఇతి సోక్తవాచః పృథివీ మాతర్మా మామా మాహింసీః హింసేర్మథో మధు మనిష్యే మనిష్యే మధు మధు జనిష్యే జనిష్యే మధు మధు వక్ష్యామి వక్ష్యామి మధు మధు వదిష్యామి వదిష్యామి మధుమతీ మధుమతీ దేవేభ్య మధుమతీమితి మధుమతీ దేవేభ్యో వాచం వాచముద్యాసం ఉద్యాసం శుశ్రూషేణ్యాహం శుశ్రూషేణ్యాహం మనుష్యేభ్య మనుష్యేభ్యస్తం తమ్ మా దేవా దేవా అవంతు అవంతు శోభాయై శోభాయై పితర పితరో నో అను మదంతు మదంతి మదంతు అసవస్త్వా త్వా ప్రవృహంతు బృహంతు గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా అగ్నే అగ్నే ప్రియం ప్రియం పాథ పాథ ఉప ఉపేహి ఇహి రుద్రా రుద్రాస్త్వా త్వా ప్రవృహంతు బృహంతు త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసా ఛందసేంద్రస్య ఇంద్రస్య ప్రియం ప్రియం పాథ పాథ ఉప ఉపేహి ఇహ్యాదిత్యాః ఆదిత్యాస్త్వా త్వా ప్రవృహంతు బృహంతు జాగతేన జాగతేన ఛందసా ఛందసా విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం ప్రియం ప్రియం పాథ పాథ ఉప ఉపేహి ఇహి మాందాసు మాందాసు తే శుక్ర శుక్ర శుక్రం శుక్రమా ఆధూనోమి ధూనోమి బంధనాసు బంధనాసు కోతనాసు కోతనాసు నూతనాసు నూతనాసు రేషీషు రేషీషు మేషీషు మేషీషు వాశీషు వాశీషు విశ్వభృత్సు విశ్వభృత్సు మాధ్వీషు విశ్వభృత్సుది విశ్వభృతేసు మాధ్వీషు కగుహాసు గుహాసు శక్వరీషు శక్వరీషు శుక్రాసు శుక్రాసు తే శుక్ర శుక్ర శుక్రం శుక్రమా ఆధూనోమి ధూనోమి శుక్రం శుక్రం తే శుక్రేణ శుక్రేణ గృహామి గృహామ్యన్హ అన్హో రూపేణ రూపేణ సూర్యస్య సూర్యస్య రశ్మిభిః రశ్మిభిరిజి రశ్మీభిః ఆస్మిన్ అస్మిన్నుగ్రాః ఉగ్రా అచుచ్యవః అచుచ్యవృద్ధివః దివోధారాః ధారా అసశ్చత అసశ్చతేత్యసశ్చత కకుహకం రూపం రూపం వృషభస్య వృషభస్య రోచతే రోచతే బృహత్ బృహత్ సోమ సోమః సోమస్య సోమస్య పురోగాః పురోగాః శుక్రః పురోగా ఇతి పురహాగాః శుక్ర శుక్రస్య శుక్రస్య పురోగాః పురోగా ఇతి పురహాగాః తే సోమ సోమాదాభ్యం అదాభ్యం నామ నామ జాగృవి జాగృవి తస్మై తస్మై తే సోమ సోమ సోమాయ సోమాయ స్వాహా స్వాహోషిక్ ఉషిక్ త్వం త్వం దేవ దేవ సోమ సోమగాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసాగ్నేః అగ్నేః ప్రియం ప్రియం పాథ పాథో అపి అపీహి ఇహి వశీ వశీ త్వం త్వం దేవ దేవ సోమ సోమత్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసా ఛందసేంద్రస్య ఇంద్రస్య ప్రియం ప్రియం పాథ పాథో అపి అపీహి ఇహ్యస్మత్సఖా అస్మత్సఖా త్వం అస్మత్సఖేత్యస్మత్ సఖా త్వం దేవ దేవ సోమ సోమ జాగతేన జాగతేన ఛందసా ఛందసా విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం ప్రియం ప్రియం పాథ పాథో అపి అపీహి ఇహ్యా ఆనః నః ప్రాణః ప్రాణ ఏతు ప్రాణ ఇతి ప్రాణః ఏతు పరావతః పరావతః పరావత ఇతి పరావతః ఆంతరిక్షాద్ అంతరిక్షాద్దివః దివస్పరి పరిదివలి ఆయుః పృథివ్యాః పృథివ్యా అధి అధ్యమృతం అమృతమసి అసి ప్రాణాయ ప్రాణాయ త్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వేతి త్వా ఇంద్రాగ్నీ మే ఇంద్రాగ్నీతి ఇంద్ర అగ్ని మే వర్చః వర్చః కృణుతాం కృణుతాం వర్చః వర్చః సోమ సోమో బృహస్పతి బృహస్పతిరిధి బృహస్పతి వర్చో మే మే విశ్వే విశ్వే దేవా దేవా వర్చః వర్చో మే మే ధత్తం ధత్తమశ్వినా అశ్వినేత్యశ్వినా ధన్వేవా వాయత్ ఇదీం ఈమను అనువోచత్ ఓచద్బ్రహ్మాణి బ్రహ్మాణి వేహ్ వేరు ఉదత్ తదితి తత్ పరి విశ్వాని విశ్వాని కావ్యా కావ్యా నేమి నేమిశ్చక్రం చక్రమివ ఇవాభవత్ అభవదిత్యభవత్ ఏతద్వై వా అపాం అపాం నామధేయం నామధేయం గుహ్యం నామధేయమితి నామధేయం గుహ్యం యత్ యదాధావాః ఆధావా మాందాసు ఆధావా ఇత్యాధావాః మాందాసు తే తే శుక్ర శుక్ర శుక్రం శుక్రమా ఆధూనోమి ధూనోమీతి ఇత్యాహ ఆహాపాం అపామేవ ఏవ నామధేయేన నామధేయేన గుహ్యేన నామధేయేనేతి నామధేయేన గుహ్యేన దివ దివో వృష్టి వృష్టిమవ అవరుంధే రుంధే శుక్రం శుక్రంధే తే శుక్రేణ శుక్రేణ గృహ్ణామి గృహ్ణామీతి ఇత్యాహ ఆహైతత్ ఏతద్వై వా అన్న అన్నో రూపం రూపం యద్రాత్రి రాత్రి సూర్యస్య సూర్యస్య రశ్మయ రశ్మయో వృష్ట్యా ఆహ వృష్ట్యా ఈషతే ఈషతేన్న అన్న ఏవ రూపేణ రూపేణ సూర్యస్య సూర్యస్య రశ్మిభిః రశ్మిభిర్దివ రశ్మిభిరితి రశ్మీభిః దివో వృష్టిం వృష్టిం శ్రావయతి శ్రావయత్యా ఆస్మిన్ అస్మిన్నుగ్రాః ఉగ్రా అచుచ్యవుః అచుచ్యవురితి ఇత్యాహ ఆహ యథాయజుః యథాయజురేవ యథాయజురితి యథాయజుః ఏవైతత్ ఏతత్ కకుహం కకుహం రూపం రూపం వృషభస్య వృషభస్య రోచతే రోచతే బృహత్ బృహదితి ఇత్యాహ ఆహైతత్ ఏతద్వై వా అస్య అస్య కకుహం కకుహం రూపం రూపం యత్ యద్వృష్టిః వృష్టిరూపేణ రూపేణైవ ఏవ వృష్టిం వృష్టిమవ అవరుంధే రుంధే యత్ యత్తే తే సోమ సోమాదాభ్యం అదాభ్యం నామ నామ జాగ్రవి జాగ్రవీతి ఇత్యాహ ఆహైషః ఏషః హవై వై హవిషా హవిషా హవిః హవిర్యజతి యజతి యః యోదాభ్యం అదాభ్యం గృహీత్వా గృహీత్వా సోమాయ సోమాయ జుహోతి జుహోతి పరా పరా వై వా ఏతస్య ఏతస్యాయుః ఆయుః ప్రాణః ప్రాణ ఏతి ప్రాణ ఇతి ప్రాణః ఏతి యః యోగుంషుం అగుంషుం గృహ్ణాతి గృహ్ణాత్యా ఆనః నః ప్రాణః ప్రాణ ఏతు ప్రాణ ఇతి ప్రాణః ఏతు పరావతః పరావత ఇతి పరావత ఇతి పరావతః ఇత్యాహ ఆహాయుః ఆయురేవ ఏవ ప్రాణం ప్రాణమాత్మన్ ప్రాణమిది ప్రాణం ఆత్మన్ ధత్తే ధత్తేమృతం అమృతమసి అసి ప్రాణాయ ప్రాణాయత్వా ప్రాణాయతి ప్రాణాయ త్వేతి ఇది హిరణ్యం హిరణ్యమభి అభివిద్యమితి అనిత్యమృతం అమృతం వై వై హిరణ్యం హిరణ్యమాయుః ఆయుః ప్రాణః ప్రాణోమృతేన ప్రాణ ఇది ప్రాణః మృతేనైవ ఏవాయుః ఆయురాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే శతమానం శతమానం భవతి శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుః పురుషః శతాయురితి శతాయుః పురుషః శతేంద్రియః శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇతి శతేంద్రియః ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి తిష్ఠతి తిష్ఠత్యపః అప ఉప ఉపసృశతి స్పృశతి భేషజం భేషజం వై వా ఆపః ఆపో భేషజం భేషజమేవ ఏవ కృతే కృత ఇది కృతే వాయురసి అసి ప్రాణః ప్రాణో నామ ప్రాణ ఇది ప్రాణః నామ సవితుః సవితురాధిపత్యే ఆధిపత్యే పానం ఆధిపత్యేత్యాధిపత్యే అపానం మే అపానమిత్యపానం మేదాహ దాశ్చక్షుః చక్షురసి అసి శ్రోత్రం శ్రోత్రం నామ నామ ధాతుః ధాతురాధిపత్యే ఆధిపత్య ఆయుః ఆధిపత్యేత్యాధిపత్యే ఆయుర్మే మేదాహ నారూపం రూపమసి అసి వర్ణః వర్ణో నామ నామ బృహస్పతేః బృహస్పతేరాధిపత్యే ఆధిపత్యే ప్రజాం ఆధిపత్యేత్యాధిపత్యే ప్రజాం మే ప్రజామితి ప్రజాం మేదాహ దారుతం ఋతమసి అసి సత్యం సత్యం నామ నామేంద్రస్య ఇంద్రస్యాధిపత్యే ఆధిపత్యే క్షత్రం ఆధిపత్యేత్యాధిపత్యే క్షత్రం మే మేదాహ దాభూతం భూతమసి అసి భవ్యం భవ్యం నామ నామ పితృణాం పితృణామాధిపత్యే ఆధిపత్యేపాం ఆధిపత్యేత్యాధిపత్యే అపామోషధీనాం ఓషధీనాం గర్భం గర్భంధాః ధారతస్య ఋతస్య త్వా వ్యోమనే వ్యోమన ఋతస్య వ్యోమనేతి వీవోమనే ఋతస్య త్వా విభూమనే విభూమన ఋతస్య విభూమన ఇతి వీభూమనే ఋతస్య త్వా విధర్మణే విధర్మణ ఋతస్య విధర్మణ ఇతి వీధర్మణే ఋతస్య త్వా సత్యాయ సత్యాయర్తస్య ఋతస్య త్వా జ్యోతిషే జ్యోతిషే ప్రజాపతిః ప్రజాపతిర్విరాజం ప్రజాపతిరితి ప్రజాపతిః విరాజమపశ్యత్ విరాజమితి విరాజం అపశ్యత్తయా ప్రజాభూతం భూతం చ భవ్యం భవ్యం చాసృజత అసృజత తాం తాం ఋషిభ్యః ఋషిభ్యః స్థిరః ఋషిభ్యైత్రిషీభ్యః తిరోదధాత్ అదధాత్ తాం తాం జమదగ్నిః జమదగ్నిస్తపసా తపసా పశ్యత్ అపశ్యత్తయా త్వయా వై వై సహ సవృష్ణీన్ ప్రశ్నీన్ కామాన్ కామాన్ అసృజత అసృజత తత్ప్రశ్నీనా ప్రశ్నీనా ప్రశ్నిత్వం ప్రశ్నిత్వం యత్ ప్రశ్నిత్వమితి ప్రశ్నీత్వం యత్ ప్రశ్నయ ప్రశ్నయో గృహ్యంతే గృహ్యంతే ప్రశ్నీన్ ప్రశ్నీనైవ దేవతైః తైః కామాన్ కామాన్ యజమానః యజమానో వా అవరుంధే రుంధే వాయుః వాయురసి అసి ప్రాణ ప్రాణో నామ ప్రాణయతి ప్రాణ నామేతి ఇత్యాహ ఆహ ప్రాణాపానౌ ప్రాణాపానావేవ ప్రాణాపానావితి ప్రాణాపానౌ ఏవావ అవరుంధే రుంధే చక్షుః చక్షురసి అసి శ్రోత్రం శ్రోత్రం నామ నామేతి ఇత్యాహ ఆహాయుః ఆయురేవ ఏవావ అవరుంధే రుంధే రూపం రూపమసి అసి వర్ణ వర్ణో నామ నామేతి ఇత్యాహ ఆహ ప్రజాం ప్రజామేవ ప్రజామితి ప్రాజాం ఏవావ అవరుంధే రుంధర్తం ఋతమసి అసి సత్యం సత్యన్నామ నామేతి ఇత్యాహ ఆహ క్షత్రం క్షత్రమేవ ఏవావ అవరుంధే రుంధే భూతం భూతమసి అసి భవ్యం భవ్యం నామ నామేతి ఇత్యాహ ఆహ పశవ పశవో వై వా అపాం అపామోషధీనా ఔషధీనా గర్భ గర్భ పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధ ఏతావత్ ఏతావద్వై వై పురుషం పురుషం పరిత పరితస్తత్ తదేవ ఏవావ అవరుంధే రుంధఋతస్య ఋతస్య త్వా త్వా వ్యోమనే వ్యోమన ఇతి వ్యోమన ఇతి వి ఓమనే ఇత్యాహ ఆహేయం ఇయం వై వా ఋతస్య ఋతస్య వ్యోమ వ్యోమేమాం వ్యోమేతి వి ఓమ ఇమామేవ ఏవాభి అభిజయతి ఏత్రితస్య ఋతస్య త్వా త్వా విభూమనే విభూమన ఇతి విభూమన ఇతి వి భూమనే ఇత్యాహ ఆహాంతరిక్షం అంతరిక్షం వై వా ఋతస్య ఋతస్య విభూమ విభూమాంతరిక్షం విభూమేతి వి భూమ అంతరిక్షమేవ ఏవాభి అభిజయతి ఏత్రితస్య ఋతస్య త్వా త్వా విధర్మణే విధర్మణ ఇతి విధర్మణ ఇతి వి ధర్మణే ఇత్యాహ ఆహద్యౌః యౌర్వై వా ఋతస్య ఋతస్య విధర్మ విధర్మదివం విధర్మేతి వి ధర్మ ఇవమేవ ఏవాభి అభిజయతి ఏత్రితస్య ఋతస్య త్వా త్వా సత్యాయ సత్యాయేతి ఇత్యాహ ఆహ దిశః దిశో వై వా ఋతస్య ఋతస్య సత్యం సత్యం దిశః దిశ ఏవ ఏవాభి అభిజయతి ఏత్రితస్య ఋతస్య త్వా త్వా జ్యోతిషే జ్యోతిష ఇతి ఇత్యాహ ఆహ సువర్గ సువర్గో వై సువర్గ ఇతి సువహాగ వై లోక లోక ఋతస్య ఋతస్య జ్యోతి జ్యోతిస్సువర్గం సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏవ లోకం లోకమభి అభిజయతి ఏత్యేతావంత ఏతావంతో వై వై దేవలోకాః దేవలోకాస్తాన్ దేవలోకా ఇతి దేవలోకాః తానేవ ఏవాభి అభిజయతి ఏతి దశ దశ సంపద్యంతే పద్యంతే దశాక్షర దశాక్షర విరాట్ దశాక్షరే దశాక్షర విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజి విరాడితి వీరాట్ విరాజ్యేవ విరాజీతి వీరాజి ఏవాన్నాద్యే అన్నాద్యే ప్రతి అన్నాద్యేత్యన్నాద్యే ప్రతిష్టతి తిష్టతీతి తిష్టతి ఏవా వై వై యత్ యజ్ఞేన యజ్ఞేన నావారుంధ అవారుంధ తతత్ అవారుంధతేత్యవ అరుంధత తత్పరైః పరైరవ అవారుంధత అరుంధతతత్ తత్పరాణాం పరాణాం పరత్వం పరత్వం యత్ పరత్వమితి పరాత్వం యత్పరే పరే గృహ్యంతే గృహ్యంతే యత్ యదేవ ఏవ యజ్ఞేన యజ్ఞేన నావరుంధే అవరుంధే తస్య అవరుంధైత్యవారుంధే తస్యావరుద్ధ్యై అవరుద్ధ్యేయం అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి యం ప్రథమం ప్రథమం గృహ్ణాతి గృహ్ణాతీమం ఇమమేవ ఏవ తేన తేన లోకం లోకమభి అభిజయతి జయతియం యం ద్వితీయం ద్వితీయమంతరిక్షం అంతరిక్షం తేన తేనయం యం తృతీయం తృతీయమమం అముమేవ ఏవ తేన తేన లోకం లోకమభి అభిజయతి జయతి యత్ యదేతే ఏతే గృహ్యంతే గృహ్యంత ఏషాం ఏషాం లోకానాం లోకానామభిజిత్తి అభిజిత్యా ఉత్తరేషు అభిజిత్యా ఇత్యభిజిత్తి ఉత్తరేష్వహస్సు ఉత్తరేష్విత్యుదోత్తరేషు అహస్వముత అహస్విత్యహస్సు అముతోర్వాంచ అర్వాంచో గృహ్యంతే గృహ్యంతే అభిజిత్య అభిజిత్యైవ అభిజిత్యేత్యభిజిత్య ఏవేమాన్ ఇమాం లోకాన్ లోకాన్ పునః పునరిమం ఇమం లోకం లోకం ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి యత్ ప్రత్యవరోహంతీతి ప్రతి అవరోహంతి యత్ పూర్వేషు పూర్వేష్హస్సు అహస్విత అహస్విత్యహస్సు ఇతః పరా అంచ పరా అంచో గృహ్యంతే గృహ్యంతే తస్మాత్ తస్మాదితః ఇతః పరా అంచ పరా అంచ ఇమే ఇమే లోకాః లోకాయత్ యదుత్తరేషు ఉత్తరేష్హస్సు ఉత్తరేష్విత్యుదుత్తరేషు అహస్వముతః అహస్విత్యహస్సు అముతోర్వాంచ అర్వాంచో గృహ్యంతే గృహ్యంతే తస్మాత్ తస్మాదముతః అముతోర్వాంచ అర్వాంచ ఇమే ఇమే లోకాః లోకాస్తస్మాత్ తస్మాదయాతయామ్నః యజాతయామ్నో లోకాద్ అజాతయామ్నైత్యజాతయామ్నః లోకాన్మనుష్యాః మనుష్యా ఉప ఉపజీవంతి జీవంతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి కస్మాత్ కస్మాత్ సత్యాత్ సత్యాదద్భ్యః అద్భ్య ఔషధయః అద్భ్యేత్యదేభ్యః ఔషధయః సంభవంతి భవంత్యోషధయః ఔషధయో మనుష్యాణాం మనుష్యాణామన్నం అన్నం ప్రజాపతిం ప్రజాపతిం ప్రజాః ప్రజాపతిమిది ప్రజాపతిం ప్రజా అను ప్రజా ఇది ప్రజాః అను ప్రజాయంతే జాయంత ఇది ఇది పరాన్ పరానను అన్విది ఇది బ్రూయాత్ బ్రూయాద్యత్ యద్గృహ్ణాతి గృహ్ణాత్యభ్యః అభ్యస్త్వా అభ్యేత్యతభ్యః ఔషధేభ్యః ఔషధేభ్యో గృహ్ణామి ఔషధేభ్యేత్యోషధేభ్యః గృహ్ణామీతి ఇది తస్మాత్ తస్మాదభ్యః అభ్య ఔషధయః అభ్యేత్యతభ్యః ఔషధయః సంభవంతి భవంతి యత్ యద్గృహ్ణాతి గృహ్ణాత్యోషధేభ్యః ఔషధేభ్యస్త్వా ఔషధేభ్యేత్యోషధేభ్యః త్వా ప్రజాభ్యః ప్రజాభ్యో గృహ్ణామి ప్రజాభ్యై ప్రజాభ్యః గృహ్ణామీతి ఇది తస్మాత్ తస్మాదోషధయః ఔషధయో మనుష్యాణాం మనుష్యాణామన్నం అన్నం యత్ యద్గృహ్ణాతి గృహ్ణాతి ప్రజాభ్యః ప్రజాభ్యస్త్వా ప్రజాభ్యేతి ప్రజాభ్యః త్వా ప్రజాపతయే ప్రజాపతయే గృహ్ణామి ప్రజాపతయేతి ప్రజాపతయే గృహ్ణామీతి ఇది తస్మాత్ తస్మాత్ ప్రజాపతిం ప్రజాపతిం ప్రజాః ప్రజాపతిమిది ప్రజాపతిం ప్రజా అను ప్రజా ఇది ప్రజాః అను ప్రజాయంతే జాయంత ఇది జాయంతే ప్రజాపతిర్దేవాసురాన్ ప్రజాపతిర్ది ప్రజాపతిః దేవాసురానసృజత దేవాసురానిది దేవాసురాన్ అసృజత తత్ తదను అను యజ్ఞః యజ్ఞోసృజ్యత అసృజ్యత యజ్ఞం యజ్ఞం ఛందాగుంసి ఛందాగుంసి తే విశ్వంచ విశ్వంచోవి విక్రామన్ అక్రామాన్సహ సోసురాన్ అసురానను అను యజ్ఞః యజ్ఞోప అపాక్రామద్ అక్రామద్యజ్ఞం యజ్ఞం ఛందాగుంసి ఛందాగుంసి తే దేవాః దేవా అమన్యంత అమన్యంతామీ అమీ వై అమీ ఇత్యమీ వాయం ఇదమభూవన్ అభూవనయత్ యద్వయం వయగ్ స్మః స్మ ఇతి ఇతి తే ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమిది ప్రజాపతిం ఉపాధావన్ అధావాన్సః సోఅబ్రవీత్ అబ్రవీత్ ప్రజాపతిః ప్రజాపతిశ్చందసాం ప్రజాపతిరితి ప్రజాపతిః ఛందసాం వీర్యం వీర్యమాదాయ ఆదాయ తత్ ఆదాయేత్యాదాయ తద్వః వః ప్రదాస్యామి దాస్యామీతి ఇతి సః స ఛందసాం ఛందసాం వీర్యం వీర్యమాదాయ ఆదాయ తత్ ఆదాయేత్యాదాయ తదేభ్యః ఏభ్యః ప్రాయచ్ఛత్ అయచ్ఛత్ తత్ తదను అనుఛందాగుంసి ఛందాగస్యప అపాక్రామన్ అక్రామన్ ఛందాగుంసి ఛందాగుంసి యజ్ఞః యజ్ఞస్తతః తతో దేవాః దేవా అభవన్ అభవన్ పరాః పరాసురాః అసురాజః ఏవం ఏవం ఛందసాం ఛందసాం వీర్యం వీర్యం వేద వేదా ఆశ్రావయ శ్రావయాస్తు అస్తు శ్రౌషట్ శ్రౌషడ్యుజ యజయే యే యజామహే యజామహే వషట్కారః వషట్కారో భవతి వషట్కార ఇది వషట్కారః భవత్యాత్మనః ఆత్మనా పరాః పరా అస్య అస్య భ్రాతవ్యః భ్రాతవ్యో భవతి భవతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి కస్మై కస్మైకం కమద్ధర్యుః అద్ధర్యురా ఆశ్రావయతి శ్రావయతీతి ఇది ఛందసాం ఛందసాం వీర్యాయ వీర్యాయేతి ఇది బ్రూయాత్ బ్రూయాదేతత్ ఏతద్వై వై ఛందసాం ఛందసాం వీర్యం వీర్యమా ఆశ్రావయ శ్రావయాస్తు అస్తు శ్రౌషట్ శ్రౌషడ్యజ యజయే యే యజామహే యజామహే వషట్కారః వషట్కారో యః వషట్కార ఇతి వషట్కారః య ఏవం ఏవం వేద వేద సవీర్యైః సవీర్యైరేవ సవీర్యైరితి సా వీర్యైః ఏవ ఛందోభిః ఛందోభిరర్చతి ఛందోభిర్ది ఛందహాభిః అర్చతి యత్ యత్కిం కించ చార్చతి అర్చతి యత్ యదింద్రః ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహన్న మేధ్యం అమేధ్యం తత్ తద్యత్ యద్యతీన్ యతీనపావపత్ అపావపదమేధ్యం అపావపదిత్యపావపత్ అమేధ్యం తత్ తదథ అథ కస్మాత్ కస్మాదైంద్ర ఐంద్రో యజ్ఞ యజ్ఞ ఆసగ్గస్థాతో సగ్గస్థాతోరితి సగ్గస్థాతోరితి సంస్థాతో ఇత్యాహో ఆహురింద్రస్య ఇంద్రస్య వై వా ఏషా ఏషా యజ్ఞయా యజ్ఞయా తనో తనూర్యత్ యజ్ఞ యజ్ఞస్తాం తామేవ ఏవ తత్ తద్యజంతి యజంతి యః ఏవం ఏవం వేద వేదోప ఉపైనం ఏనం యజ్ఞ యజ్ఞో నమతి నమతీతి నమతి ఆయుర్దా అగ్నే ఆయుర్దా ఇత్యాయుహోదా అగ్నే హవిష హవిషో జుషాణ జుషాణో ఘృత ప్రతీక ఘృత ప్రతీకో ఘృతయోని ఘృత ప్రతీక ఇది ఘృతా ప్రతీక ఘృతయోనిరేధి ఘృతయోనిరితి ఘృతయోని ఏధీత్యేధి ఘృతం పీత్వా పీత్వా మధు మధు చారు చారు ద్రవ్యం ద్రవ్యం పిత పితేవ ఇమ పుత్రం పుత్రమభి అభిరక్షతాత్ రక్షతాదిమం ఇమమితీమం ఆవృశ్చతే వృశ్చతే వై వా ఏతత్ ఏతద్యజమాన యజమానోగ్నిభ్యాం అగ్నిభ్యాణ్యత్ అగ్నిభ్యామిత్యగ్నేభ్యాం ఎదేనయో ఏనయో శ్రుతం కృత్య శ్రుతం కృత్యథ శ్రుతం కృత్యేతి శ్రుతం కృత్య అథాన్యత్ర అన్యత్రవభృతం అవభృతమవైతి అవభృతమిత్యవభృతం అవైత్యాయుర్దాః అవైతీత్యవా ఏతి ఆయుర్దా అగ్నే ఆయుర్దా ఇత్యాయుహోదాః అగ్నే హవిష హవిషో జుషాణ జుషాణ ఇతి ఇత్యవభృతం అవభృతమవైష్యన్ అవభృతమిత్యవభృతం అవైష్యన్ జుహుయాత్ అవైష్యన్నిత్యవా ఏష్యన్ జుహుయారాహుత్యా ఆహుత్యైవ ఆహుత్యేత్యాహుత్యా ఏవైనౌ ఏనో శమయతి శమయతి నార్తిం ఆర్తిమా అర్చతి ఇచ్చతి యజమాన యజమానోయత్ యత్కుసీదం కుసీదమప్రతీతం అప్రతీతం మయి అప్రతీతమిత్యప్రతీతం మయి ఏన ఏన యమస్య యమస్య బలినాః బలినా చరామి చరామీతి చరామి యహైవ ఏవ సన్ సన్ నిరవదయే నిరవదయేతత్ నిరవదయ ఇతి నిః అవదయే తదేతత్ ఏతత్తత్ తదగ్నే అగ్నే అనృణః అనృణో భవామి భవామీతి భవామి విశ్వలోప విశ్వదావస్య విశ్వలోపేతి విశ్వాలోప విశ్వదావస్య త్వా విశ్వదావస్యేతి విశ్వాదావస్య త్వాసన్ ఆసన్ జుహోమి జుహోమ్యగ్ధాత్ అగ్ధాదేక అగ్ధాదిత్యగ్ధాత్ ఏకో హుతాత్ అహుతాదేక అహుతాదిత్యహుతాత్ ఏక సమసనాత్ సమసనాదేక సమసనాదితి సమసనాత్ ఏక ఇత్యేక తేన నః కృణ్వంతు కృణ్వంతు భేషజం భేషజగం సద సదస్సహ సహో వరేణ్యం వరేణ్యమితి వరేణ్యం అజన్న నో నభసా నభసా పుర పురస్ సగ్గస్ఫాన సగ్గస్ఫానో అభి సగ్గస్ఫాన ఇది సంస్ఫాన అభిరక్షతు రక్షత్రితి రక్షతు గ్రహాణమసమర్త్యై అసమర్త్యై బహవ అసమర్త్యా ఇత్యసంవృత్తై బహవో నః నో గృహాః గృహ అసన్ అసన్నిత్యసన్ స త్వం త్వన్నః నో నభసః నభసస్పతే అర ఊర్జం ఊర్జన్న నో ధేహి ధేహి భద్రయా భద్రయేతి భద్రయా కుదర్ణ నో నష్టం నష్టమా ఆకృధి కృధి పునః కుదర్ణ నో రయిం రయిమా ఆకృధి కృధీతి కృధి దేవ సగ్గస్థాన సగ్గస్థాన సహస్రపోషస్య సగ్గస్థానేతి సంస్థాన సహస్రపోషస్యేషిషే సహస్రపోషస్యేతి సహస్రపోషస్య ఈశిషే సహ సనః నో రాస్వ రాస్వాజ్యాని అజ్జానికం రాజ రాజస్పోషం పోషకం సువీర్యం సువీర్యకం సంవత్సరేణాం సువీర్యమితి సువీర్యం సంవత్సరేణాక స్వస్తిం సంవత్సరేణావితి సంవత్సరేణాం స్వస్తిమితి స్వస్తిం అగ్నిర్వావ వావ యమః యమ ఇయమ్ ఇయం యమీ యమీ కుసీదం కుసీదం వై వా ఏతత్ ఏతద్యమస్య యమస్య యజమాన యజమాన ఆదత్తే దత్తేజత్ యదోషధీభిః ఓషధీభిర్వేదిం ఓషధీభిరిత్యోషధీభిః వేదిగ్ స్తృణాతి స్తృణాతి యత్ యదనుపౌష్య అనుపౌష్య ప్రజాయాత్ అనుపౌష్యేత్యనుపౌష్య ప్రజాయాద్గ్రీవముద్ధం ప్రజాయాదితి ప్రజాయాత్ గ్రీవబద్ధమేనం గ్రీవబద్ధమితి గ్రీవబద్ధం ఏనమముష్మిన్ అముష్మిల్లోకే లోకే నేనీయేరన్ నేనీయేరగయత్ యత్కుసీదం కుసీదమప్రతీతం అప్రతీతం మయి అప్రతీతమిత్యప్రతీతం మయీతి ఇత్యోప ఉపౌషతి ఓషతీహ ఇహైవ ఏవ సన్ సన్ యమం యమం కుసీదం కుసీదం నిరవదాయ నిరవదాయ నృఢ నిరవదాయేతి నిహి అవదాయ నృఢః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏతి యది యది మిశ్రం మిశ్రమివ ఇవ చరేత్ చరేదంజలినా అనంజలినా సక్తూన్ సక్తూన్ ప్రదావ్యే ప్రదావ్యే జుహుజాద్ ప్రదావ్యేతి ప్రదావ్యే జుహుజాదేష ఏష వై వా అగ్ని అగ్నిర్వీశ్వానర వైశ్వానరోజత్ ప్రదావ్య ప్రదావ్య సహ ప్రదావ్యేతి ప్రదావ్య స ఏవైనం ఏనగ్సురైతి సురైరత్యన్హాం అన్హాం విధాన్యాం విధాన్యామేకాష్టకాయాం విధాన్యామితి విధాన్యాం ఏకాష్టకాయామపూపం ఏకాష్టకాయామిత్యేకాష్టకాయాం అపూపం చతుశ్శరావం చతుశ్శరావం భక్త్వా చతుశ్శరావమితి చతుః శరావం భక్త్వా ప్రాతః ప్రాతరేతేన ఏతేన కక్షం కక్షముప ఉపౌషేత్ ఓషేద్ది యది దహతి దహతి పుణ్యసమం పుణ్యసమం భవతి పుణ్యసమమితి పుణ్యాసమం భవతి యది యది న దహతి దహతి పాపసమం పాపసమేతేన పాపసమమితి పాపాసమం ఏతేన అస్మ స్మ వై వా ఋషయః ఋషయః పురా పురా విజ్ఞానేన విజ్ఞానేన దీర్ఘసత్వం విజ్ఞానేనేతి విజ్ఞానేన దీర్ఘసత్రముప దీర్ఘసత్రమితి దీర్ఘసత్రం ఉపయంతి యంతి యః యో వై వా ఉపద్రష్టారం ఉపద్రష్టారముపశ్రోతారం ఉపద్రష్టారమిత్యుపాద్రష్టారం ఉపశ్రోతారమనుఖ్యాతారం ఉపశ్రోతారమిత్యుపాశ్రోతారం అనుఖ్యాతారం విద్వాన్ అనుఖ్యాతారమిత్యనుఖ్యాతారం విద్వాన్ యజతే యజతే సమ్ సమముష్మిన్ అముష్మిల్లోకే లోక ఇష్టాపూర్తేన ఇష్టాపూర్తేన గచ్చతే ఇష్టాపూర్తేనేతి ఇష్టాపూర్తేన గచ్చతే అగ్నిః అగ్నిర్వై వా ఉపద్రష్టా ఉపద్రష్టా వాయుః ఉపద్రష్టేత్యుపాద్రష్ట వాయురుపశ్రోత ఉపశ్రోతాదిత్యః ఉపశ్రోతేత్యుపశ్రోత ఆదిత్యోనుఖ్యాత అనుఖ్యాతాన్ అనుఖ్యాతేత్యనుఖ్యాత తాన్ యః యేవం ఏవం విద్వాన్ విద్వాన్ యజతే యజతే సమ్ సమముష్మిన్ అముష్మిల్లోకే లోక ఇష్టాపూర్తేన ఇష్టాపూర్తేన గచ్చతే ఇష్టాపూర్తేనేతి ఇష్టాపూర్తేన గచ్చతేయం అజన్నః మో నభసా నభసా పురః పుర ఇది ఇత్యాహ ఆహాగ్నిః అగ్నిర్వై వై నభసా నభసా పురః పురోగ్నిం అగ్నిమేవ ఏవ తత్ తదాహ ఆహైతత్ ఏతన్మే మే గోపాయ గోపాయేతి ఇది సహ స త్వం త్వన్నః నో నభసః నభసస్పతే తత ఇది ఇత్యాహ ఆహ వాయుః వాయుర్వై వై నభసః నభసస్పతిః పతిర్వాయుం వాయుమేవ ఏవ తత్ తదాహ ఆహైతత్ ఏతన్మే మే గోపాయ గోపాయేతి ఇది దేవ దేవ సగ్గస్ఫాన సగ్గస్ఫానేతి సగ్గస్ఫానేతి సంస్థాన ఇత్యాహ ఆహాసౌ అసౌ వై వా ఆదిత్యః ఆదిత్యో దేవః దేవ సగ్గస్ఫానః సగ్గస్ఫాన ఆదిత్యం సగ్గస్ఫాన ఇది సంస్థానః ఆదిత్యమేవ ఏవ తత్ తదాహ ఆహైతత్ ఏతన్మే మే గోపాయ గోపాయేతి ఇతీతీతి ఏతం యువానం యువానం పరి పరివహ వో దదామి దదామి తేన తేన క్రీడంతీ క్రీడంతీ శరత శరత ప్రియేణ ప్రియేణేతి ప్రియేణ మానః నశాప్త శాప్తజనుషా జనుషా సుభాగాః సుభాగా రాజః సుభాగా ఇతి సుభాగాః రాజస్పోషేణ పోషేణ సమ్ సమిషా ఇషా మదేమ మదేమేతి మదేమ నమో మహిమ్నే మహిమ్న ఉత ఉత చక్షుషే చక్షుషే తే ఏ మృతాం మృతాం పితః ఇతస్తత్ తదహం అహం గృణామి గృణామీతి గృణామి అనుమన్యస్వ మన్యస్వ సుగజాః

రయిం ధత్తం ధత్తగుం శతగ్వినం శతగ్వినమితి శతగ్వినం అశ్వావంతకుం సహస్రిణం అశ్వావంతమిత్యశ్వావంతం సహస్రిణమితి సహస్రిణం బృహస్పతిర్నః నః పరి పరిపాతు పాతు పశ్చాత్ పశ్చాదుత ఉతోత్తరస్మాత్ ఉత్తరస్మాదధరాత్ ఉత్తరస్మాదిత్యుదతరస్మాత్ అధరాదఘాయోః అఘాయోరిత్యఘాయోః ఇంద్రః పురస్తాత్ పురస్తాదుత ఉత మధ్యతః మధ్యతో నః అసఖా సఖా సఖిభ్యః సఖిభ్యో వరివః సఖిభ్య ఇతి సఖీభ్యః వరివః కృణోత్ కృణోత్విది కృణోత్ ఇతే ఏ విశ్వక్ విశ్వగ్వాతజూతాసః వాతజూతాసో అగ్నే వాతజూతాస ఇతి వాతజూతాసః అగ్నే భామాసః భామాసశ్యుచే శుచే శుచయః శుచయశ్చరంతి చరంతీతి చరంతి తువిం రక్షాసో దివ్యాః తువిం రక్షాసేతి తువిం రక్షాసః దివ్యానవగ్వాః నవగ్వావనాః వనావనంతి వనంతి ధృషతా ధృషతా రుజంతః రుజంత ఇతి రుజంతః త్వామగ్నే అగ్నే మానుషీః మానుషీరీడతే ఈడతే విషః విషోహోత్రావిదం హోత్రావిదం వివిచిం హోత్రావిదమిది హోత్రావిదం వివిచికం రత్నధాతమం వివిచిమితి వీవిచిం రత్నధాతమమితి రత్నాధాతమం కుహాసంతం సంతగం సుభగ సుభగ విశ్వదర్శతం సుభగేతి సుభగ విశ్వదర్శతం తు విష్మణసం విశ్వదర్శతమితి విశ్వాదర్శతం తు విష్మణసగం సుయజం సుయజం ఘతశ్రియం సుయజమితి సుయజం ఘతశ్రియమితి ఘతాశ్రియం ధాతా దదాతు దదాతు నః నోరయిం రయిమీశానః ఈశానో జగత జగతస్పతి పతిరితి పతి సనః నః పూర్ణేన పూర్ణేన వావనత్ వావనదితి వావనత్ ధాతా ప్రజాయాః ప్రజాయా ఉత ప్రజాయా ఇతి ప్రజాయాః ఉత రాజః రాజ ఈశే ఈశే ధాతా ధాతేదం ఇదం విశ్వం విశ్వం భువనం భువనం యజాన యజానేతి యజాన ధాతా పుత్రం పుత్రం యజమానాయ యజమానాయ దాతా దాతా తస్మై తస్మాహు వహవ్యం హవ్యం ఘతవత్ ఘతవద్విధేమ ఘతవదితి ఘతావత్ విధేమేతి విధేమ ధాతా దదాతు దదాతు నః నో రయిం రయిం ప్రాచీం ప్రాచీం జీవాతుం జీవాతుమక్షితాం అక్షితామిత్యక్షితాం వయం దేవస్య దేవస్య ధీమహి ధీమహి సుమతిం సుమతికం సత్యరాధసః సుమతిమితి సుమతిం సత్యరాధస ఇతి సత్యారాధసః ధాతా దదాతు దదాతు దాశుషే దాశుషే వసూని వసూని ప్రజాకామాయ ప్రజాకామాయ మీఢుషే ప్రజాకామాయేతి ప్రజాకామాయ మీఢుషే దురోణే దురోణ ఇతి దుః ఓణే తస్మై దేవాః దేవా అమృతాః అమృతాస్సం సంజయంతా ఏంతాం విశ్వే విశ్వే దేవాసః దేవాసో అదితిః అదితిః సజోషాః సజోషా ఇతి సజోషాః అనునః నోద్య అద్యానుమతిః అనుమతిర్యజ్ఞం అనుమతిరిత్యనోమతిః యజ్ఞం దేవేషు దేవేషు మన్యతాం మన్యతామితి మన్యతాం అగ్నిశ్చ హవ్యవాహనః హవ్యవాహనో భవతాం హవ్యవాహన ఇతి హవ్యావాహనః భవతాం దాశుషే దాశుషేమయః మయ ఇతి మయః అన్విత్ ఇదనుమతే అనుమతే త్వం అనుమత ఇత్యనుమతే త్వం మన్యాసి మన్యాసీశం శం చ నః నః కృధి కృధీతి కృధి క్రత్వే దక్షాయ దక్షాయ నః నో హి నో హిను ప్ర ప్రణః న ఆయోగుంషి ఆయోగుంషి తారిషః తారిష ఇతి తారిషః అనుమన్యతాం మన్యతామనుమన్యమానా అనుమన్యమానా ప్రజావంతం అనుమన్యమానేత్యనుమన్యమానా ప్రజావంతకం వయిం ప్రజావంతమితి ప్రజావంతం వయమక్షీయమాణం అక్షీయమాణమిత్యక్షీయమాణం తస్యై వయం వయగం హేడసి హేడసి మా నాపి అపి భూమ భూమ సా సానః నో దేవీ దేవీ సుహవా సుహవా శర్మ సుహవేది సుహవా శర్మ యచ్చతు యచ్చత్తితి యచ్చతు యస్యామిదం ఇదం ప్రదిశి ప్రదిశియత్ ప్రదిశీతి ప్రాదిశి యద్విరోచతే విరోచతేనుమతిం విరోచత ఇతి వీరోచతే అనుమతిం ప్రతి అనుమతిమిత్యనుమతిం ప్రతిభూషంతి భూషంత్యాజవః ఆజవ ఇత్యాజవః యస్యా ఉపస్థః ఉపస్థ ఉరు ఉపస్థ ఇత్యుపాస్థః ఉర్వంతరిక్షం అంతరిక్షం సా సానః నో దేవీ దేవీ సుహవా సుహవా శర్మ సుహవేతి సుహవా శర్మ యచ్చతు యచ్చత్తితి యచ్చతు రాకామహం అహగుం సుహవాం సుహవాగుం సుష్టుతి సుహవామితి సుహవాం సుష్టుతి హువే సుష్టుతి సుస్తుతి హువే శృణోతు శృణోతు నః నః సుభగా సుభగా వోధతు సుభగేతి సుభగా బోధతు త్వనః త్వనేతి త్వనః సీవ్యత్వపః అపసూచ్యా సూచ్యాచ్ఛిద్యమానయ అచ్ఛిద్యమానయ దదాతు దదాతు వీరం వీరగం శతదాజం శతదాజ ముఖ్యం శతదాజమితి శతాదాజం ముఖ్యమిత్యుఖ్యం యాస్తే ఏ రాకే రాకే సుమతయః సుమతయః సుపేషసః సుమతయ ఇతి సుమతయః సుపేషసో యాభిః సుపేషస ఇతి సుపేషసః యాభిర్దదాసి దదాసి దాశుషే దాశుషే వసూని వసూనీతి వసూని తాభిర్నః నో అద్య అద్య సుమనాః సుమనా ఉపాగహి సుమనా ఇతి సుమనాః ఉపాగహి సహస్రపోషం ఉపాగహీత్యుపా ఆగహి సహస్రపోషకం సుభగే సహస్రపోషమితి సహస్రాపోషం సుభగే రణ సుభగ ఇది సుభగే రాణేతి రణ సినీవాలియా యా సుపాణి సుపాణిరితి సుపాణి కుహూమహం అహగం సుభగాహం సుభగాహం విద్మనాపసం సుభగామితి సుభగాహం విద్మనాపసమస్మిన్ విద్మనాపసమితి విద్మనాపసం అస్మిన్ యజ్ఞే యజ్ఞే సుహవాహం సుహవాహం జోహవీమి సుహవామితి సుహవాహం జోహవీమీతి జోహవీమి సానః నో దదాతు దాతు శ్రవణం శ్రవణం విదృణాం విదృణాం తస్యాహ తస్యాస్తే హే దేవి దేవి హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ కుహోర్దేవానాహం దేవానామృతస్య అమృతస్య పత్నీ పత్నీ హవ్యా హవ్యానః నో అస్య అస్య హవిష హవిషశ్చికేతు చికేత్విది చికేతు సందాశుషే దాశుషే కిరతు కిరతు భూరి భూరి వామం వామగం రాజ రాజస్పోషం పోషం చికితుషే చికితుషే దధాతు దధాత్వితి దధాతు ఓం. తృతీయకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.